159 కల్పవల్లి సమభుజ సం భా కల్పనల్లి సమభుజ యథాదినృత్ నందనోద్యానే ప్రసిద్ధా తథా తదలంకారాయ నల్యదేవపి కల్పయంతి సంపాదయంతీతి కల్పా కల్పాశ్చ తావల్యశ్చ వ్రతత్యః తాభేహ సమాహ భుజాః హస్తాః యస్యాః సా తథా కవిసంప్రదాయ ప్రాప్త్యా స్త్రీ భుజానం పల్లీ సామ్యుక్తిరితి మంతన్యం అత్ర సమపదస్వారస్యేన తేషామపి తదవచ్ఛిన్న చైతన్య ద్వారా యథా ప్రారబ్ధం చేతనవల్లుక వాంఛిత ఫలకర్తృత్వమితి ధ్వనితం ఏకస్తథా సర్వభూతాంతరాత్మా గూపం రూపం ప్రతిరూపో బహిశ్చ ఇతి శ్రుతేః తత్తదేవాసగచ్ఛత్వం మమ తేజో ఉంస సంహనం ఇతి స్మృతా చ భగవతా స్వకీయ సచ్చిదానంద స్వరూపావస్థితి రేవోక అతయేన పరదేవీ భుజానాం నైవ సామ్యుక్తిరితి శంకా నిరస్త వేదితవ్య ఔపాధిక చైతన్యేన తథాభూత చైతన్యస్య సామ్యోపపత్తేః ఓం కల్పనల్లి సమభుజయే నమః. ఆం వి నందనోద్యానవనము నందుదన్య వృక్షములు ప్రసిద్ధములైయున్న రీతిగానే యా దివ్య వృక్షముల కల్పవృక్షముల యలంకారము నిమిత్తములతలుగుడా ప్రసిద్ధములయున్నవి కోరిన వస్తువులను సృష్టించి అర్థించిన వారి కొసగు నవిగాన కల్పములనబడును అభీష్ట వస్తువులను కల్పించి శంకర 12 B 1 241 శంకర గ్రంథరత్నావళి సృష్టించి యొసగునట్టి లతలుగాన కల్పవల్లులతో సమానమైన భుజములు గలదగుట వలన పరమేశ్వరికి కల్పవల్లి సమభుజాయను నామము ప్రసిద్ధము. కవి సంప్రదాయముననుసరించి స్త్రీభుజములకు లతాసామ్యము చెప్పబడునని తెలియనగును ఇట సమపదస్వారస్యముచేత ఆ వృక్షములకు సైతము తదవచ్ఛిన్నమైన ఆ వృక్షములయందు వేవు వేవుగా వ్యాప్తమయ్యున్న చైతన్యము ద్వారా ప్రారబ్ధకర్మ ఫలముననుసరించి సచేతన ప్రాణుల యభీష్టఫల ప్రదాతృత్వ రూపమైన కర్తృత్వము ఏకస్తథా సర్వభూతాంతరాత్మ రూపం ప్రతిరూపో బహిశ్చ సర్వభూతాంతరాత్మగా వ్యాపించియున్న పరమేశ్వరుడొకడే బాహ్యముగా ప్రతి శరీరము నందు భిన్న రూపములతో ఉన్నాడని శృతి స్పష్టముగా చెప్పుచున్నది. తత్తదేవానగచ్ఛత్వం మమ తేజో ఇరవేశ సంభవం లోకమున ఉన్నదంతయు నా తేజస్సు యొక్క యంశతో సృష్టమైనదని తెలుసుకొనుము అను గీతావచనము. నందు శ్రీకృష్ణ పరమాత్మ సమస్త బ్రహ్మాండములో స్వీయ సచ్చిదానంద స్వరూపాన స్థితినే చెప్పెను. కావుననే పరదేనతా భుజములకు సాదృశ్యము చెప్పుట సంగతము కాదను శంక పరాస్తమైనదని తెలియనగును. ఉపాధిక సర్వశరీరముల ఎందున్న చైతన్యముతో పరమేశ్వరి చైతన్యమునకు పోలిక చెప్పుట యుపపన్నమే యని భావము. 242 లలితా త్రిశతీ భాష్యం.